అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. నహ్మదుహు వ నుసల్లీ అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఆజ్ కా సబక్ సున్ లీజియే. లెట్ అస్ లిసన్ టు ద ఆజ్ కా సబక్ విచ్ ఇస్ డెలివర్డ్ డైలీ బై హజ్రత్ మౌలానా ముహమ్మద్ యూనుస్, ద సన్ ఆఫ్ హజ్రత్ మౌలానా ముహమ్మద్ ఉమర్ పాలన్పూరి రహ్మతుల్లాహి అలైహ్. Lesson number 1131. Rasulullah sallallahu alayhi wa sallam would abundantly make the following dua. Read with us. Ya muqallib al-qulub, thabbit qalbi ala dinik. Also let us read. Rabbana la tuzigh qulubana بعد إذ هديتنا وهب لنا من لدنك رحمة إنك أنت الوهاب. The meaning of these two is, O Allah, the turner of hearts, turn my heart towards your deen and keep it steadfast. And also, O Allah, do not let my heart go astray after you have guided my heart, and grant me goodness from your side. Most definitely, you are most giving from all. Allah subhanahu wa ta'ala, give us understanding.